చుట్టు పలుకులేవో పలకనట్టు ఉంది గుట్టు విప్పనట్టు ఎడారి దారిలోన నువ్వు నాకు దొరికినట్టు దాహమంతా తీర్చినట్టు పదాలు చాలు దారినా ఇరే తెల్లవారునా సుమారు లెక్క తేలినా సూటి మాటలన్నీ ఒక్కసారి కళ్ళు గప్పి తప్పు చేసి వెళ్ళిపోవా సూటిగానే నిన్ను చూసి తప్పుకోనే తప్పుకోవాలే ప్రేమ చిక్కుకున్న నన్నే నువ్వు మార్చకేలా నన్నే నువ్వు మార్చకేలా నన్నే నువ్వు మార్చకేలా ఈ రే మాయలో ఇలా హాయ్ హాయ్ హాయ్ గున్న మొక్కు సూటి మాటలన్నీ ఒక్కసారి కళ్ళు గప్పి తప్పు చేసి వెళ్ళిపోవా సూటిగానే నిన్ను చూసి తప్పుకోని తప్పుకోవాలే సూటి మాటలన్నీ ఒక్కసారి కళ్ళు గప్పి తప్పు చేసి వెళ్ళిపోవా సూటిగానే నిన్ను చూసి తప్పుకోనే తప్పుకోవాలే ఎవడైనా లైన్ దాటితే తల రాత ఆగిపోద్ది తలకాయ పేలిపోద్ది దొరికిందా దోచే దోచే కాలం వస్తే దోచే దోచే